కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదావసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బం బం బం సాంబ సదాశివ బం బం బం బం బం బం బం సాంబ సదాశివ శైలో లగన లగా ఇస్ ధరతీ పర ప్రభు భక్తో ఆచ కభీ నా. काल का उड़न खटोला भर लो रे भाई, भर लो रे भाई प्रभु भजन से झोला, प्रभु भजन से झोला. ये जन्म बड़ा है सलोना, माटी को बना लो सोना, हाथों में आया हुआ समय बेकार निकल ना जाए. ओ नमः शिवाय. ओ नमः शिवाय. ओ नमः शिवाय. लख चौरासी का बड़ा विकट है फेरा, बड़ा विकट है फेरा. भगवान को सौंप दो नैया, वो होंगे स्वयं की वैया. इस भव सागर से तिरने का है केवल यही उपाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. बम बम बम बम सांब सदा शिव से लो लगन लगाए, इस धरती पर प्रभु भक्तों को आज कभी ना. ఓ నమః శివాయ. ఓ నమః శివాయ.